శరణు శరణు రజిత చెల్లవాస పరమేశ గిరిజేశ మహేశ శరణు శరణు రజిత చెల్లవాస పరమేశ గిరిజేశ మహేశ శరణు శరణు రజిత చెల్లవాస దర్ప భంగా భక్తాళి హృదయాబ్జ భంగా కందర్ప దర్ప భంగా భక్తాళి హృదయాబ్జ భంగా దీనదయాంతరంగా దీనదయాంతరంగా ఉద్దీప్త రాజా భవనాంగా శరణు శరణు రజిత చెలవాస పరమేశ గిరిజేశ మహేశ శరణు శరణు రజిత చెలవాస పాలాక్షి ప్రణయాబ్ధిలోలా కైలాసవాసాయిషా పాలాక్షి ప్రణయాబ్ధిలోలా మన్నించరావా దేవా మన్నించరావా దేవా పాహి శంభో మహదేవా శరణు శరణు రజిత చెల్లవాస పరమేశ గిరిజేశ మహేశ శరణు శరణు రజిత చెల్లవాస వీణా భేదీ మృదంగ ధ్వానాళి శబ్దద్యుత నర్తన కేళి విలోల పన్నగ భూషణ పావన పాప విమోచన రక్షణ పన్నగ భూషణ పావన పాప విమోచన రక్షణ హర హర శంభో శంకరా శంకరా శంకరా